21 విధి అంటే కరీ. కాని లోకల్లో కొంతమంది ప్రతిదీ దైవం ప్రకారమే జరిగిపోతూ ఉంటుంది, విధి ఆడించినట్లు ఆడేవాళ్లమే మనమంతా. మనుషులంతా దేవుడి చేతిలో కీలు బొమ్మలన్నీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఆయసరు 25 ఉంటారు. అలా మాట్లాడేటప్పుడు వారి ఉద్దేశ్యమేమంటే, మానవులు ఎంత ప్రయత్నం చేసినా ఏమీ లాభం లేదని, దైవం అనబడే రౌడీ ఒకడు ఆకాశంలో కూర్చుని వాడికి తిక్క పుట్టినట్టుగా వాడి ఇష్టానుసారంగా కష్టసుఖాలు మన నెత్తిన రుద్దుతూ ఉంటాడని. కాని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అలా మాట్లాడేవాడి జీవితంలోనే మనకు కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. ఏమంటే, అనుకోని పెద్ద కష్టం వాడి నెత్తిన వచ్చి పడితే వాడు ఏడుస్తూ, నా కొడుకు పెద్ద ధనవంతుడై నన్ను పోషిస్తాడనుకున్నాను, నా కర్మ ఇలా కాలింది అని శోకాలు పెడుతూ ఉంటాడు. దీనిని బట్టి నా కర్మ అన్నా, దైవం అన్నా, విధి అన్నా, ఇలాంటి మాటలన్నీ ఒకటే అని మనకు అర్థం అవుతోంది. వాడు నా కర్మ అన్నాడు. ఏమిటి కర్మ? వాడు పూర్వజన్మలో చేసుకున్న కర్మ అన్నమాట. ఇప్పుడు వాడు సరదా కోసమో, తన గొప్పతనం చూపించుకోవడం కోసమో నిప్పురవ్వను చేత్తో పట్టుకున్నాడనుకోండి, వాడి చెయ్యి కొంచెంగా కాలింది అనుకోండి, అప్పుడు వాడు నా కర్మ అనడు. ప్రత్యక్షంగా చేసిన పనికి ప్రత్యక్షంగా ఫలితం కనిపిస్తే దాన్ని వాడు నా కర్మ అనడు. అన్నం తింటే ఆకలి పోయిందనుకోండి, నా కర్మ అనడు. పూర్వజన్మలో ఎప్పుడో చేసుకున్న కర్మని వాడు నా కర్మ అని పిలుస్తాడు. కనుక ఓ రామ, ప్రతివాడు నా కర్మ అని పిలిచేది, దైవం అని, విధి అని పిలిచేది ఒకటే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న కర్మని కర్మ అని అనాలి, పాత జన్మలో జరిగిన కర్మని కర్మ అని పిలవాలి. ఇది కొంచెం గందరగోళంగా ఉంది. కనుక పాత కర్మకు విధి అని పేరు పెట్టాడు. కాని కొంతకాలం అయిన తరువాత ఈ పేరు పెట్టాననే విషయం మరచిపోయి విధి అనే దాదా ఒకడు ఆకాశంలో ఉన్నాడని వాడే భ్రాంతిలో పడుతున్నాడు. ఇది లోకం తీరు.